మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన. ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా ఉదాంసత. ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా ఊరంతా చూసేలా ఉదాంసత. మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధాయనే. చూసేలా ఉదాంసతా.